అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషీకేశ పద్మనాభ దామోదర శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః సువరోం. మమోపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సాయం సమితాధానం కరిష్యే. పరిత్వాగ్నే పరిమృజామ్యాయుషా చ ధనేన చ సుప్రజా ప్రజయా భూయాసం సువీరో వీరైః సువర్చా వర్చసా సుపోషః పోషైః సుగృహో గృహైః సుపతిః పత్యా సుమేధా మేధయా సుబ్రహ్మా ఆ బ్రహ్మచారిభిః దేవసవిత ప్రసువా. అగ్నయే సమిధమాహారుషం బృహతే జాతవేదసే యథా త్వమగ్నే సమిధా సమిధ్యస ఏవం మామాయుషా వర్చసా సన్యా మేధయా ఆ ప్రజయా పశుభిర్బ్రహ్మ వర్చసే నాన్నాద్యేన సమేధయ స్వాహా. ఏధోస్యేధిషీమహి స్వాహా సమిధసి సమేధిషీమహి స్వాహా తేజోసి తేజోమయి ధేహి స్వాహా. అపో అద్యాన్వచారి శగుం రసేన సమసృక్ష్మహి పయస్వాగుం అగ్న ఆగమంతం మాసగుం సృజవర్చసా స్వాహా. సమ్మా ఆగ్నే వర్చసా సృజ ప్రజయా చ ధనేన చ స్వాహా. విద్యున్మే అస్య దేవా ఇంద్రో విద్యాత్ సహర్షిభి స్వాహా. అగ్నయే బృహతేనాకాయ స్వాహా. ద్యావా పృథివీభ్యాగు స్వాహా. ఏషా తే అగ్నే సమిత్తయా వర్ధస్వ చాప్యాయస్వ చ తయాహం వర్ధమానో భూయాసమాప్యాయమానశ్చ స్వాహా. యో మా ఆగ్నే భాగినకుం సంతమథా భాగం చికీరిషతి అభాగమగ్నేతం కురు మామగ్నే భాగినం కురు స్వాహా. సమిధమాధాయా ఆగ్నే సర్వవ్రతో భూయా సగ్ స్వాహా. దేవసవిత ప్రాసా వీ స్వాహా. అగ్నేరుపస్థానం కరిష్యే. యత్తే అగ్నే తేజస్తే నాహం తేజస్వీ భూయాసం. యత్తే అగ్నే వర్చస్తే నాహం వర్చస్వీ భూయాసం. యత్తే అగ్నే హరస్తే నాహం హరస్వీ భూయాసం. మయి మేధాం మయి ప్రజాం మయి అగ్నిస్తేజో దధాతు. మయి మేధాం మయి ప్రజాం మయీంద్ర ఇంద్రియం దధాతు. మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో భ్రాజో దధాతు. అగ్నయే నమః మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశన యద్ధుతం తు మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. ప్రాయశ్చిత్తాన్యశేషాని తపః కర్మాత్మకాని వై యాని తేషామశేషాణాం కృష్ణానుస్మరణం పరం. అభివాదయే వైశ్వామిత్ర ఆఘమర్షణ కౌశిక త్రయారిషేయ ప్రవరాన్విత కౌశికగోత్ర ఆపస్తంభసూత్ర యజుశాఖాధ్యాయీ శ్రీకృష్ణశర్మనామాహం అస్మి భూః. మానస్తోకేతన ఏమాన ఆయుషి మానో గోషు మానో అశ్వేషురీరిషః వీరాన్మానో రుద్రభామితో వధీర్హవిష్మం తో నమసా విధేమతే. మేధావీ భూయాసం తేజస్వీ భూయాసం వర్చస్వీ భూయాసం బ్రహ్మవర్చసీ భూయాసం ఆయుష్మాన్ భూయాసం అన్నాదో భూయాసం స్వస్తి భూయాసం. ശ്രദ്ധാം മേധാം യശഃപ്രജ്ഞാം വിദ്യാം ബുദ്ധിം ശ്രിയം ബലം ആയുഷ്യം തേജ ആരോഗ്യം ദേഹി മേ ഹവ്യവാഹന ശ്രിയം ദേഹി മേ ഹവ്യവാഹന ഓം നമ ഇതി ഓം അച്യുതായ നമഃ അനന്തായ നമഃ ഗോവിന്ദായ നമഃ കേശവ നാരായണ മാധവ ഗോവിന്ദ വിഷ്ണു മധുസൂദന ത്രിവിക്രമ വാമന ശ്രീധര ഹൃഷീകേശ പത്മനാഭ ദാമോദര ഓം ഭൂർഭുവസ്സുവ തത്സവിതുർവരേണ്യം ഭർഗോ ദേവസ്യ ധീമഹി ധിയോ യോ നഃ പ്രചോദയാത് ദേവസവിതഃ പ്രസുവാ ഋതം ത്വാ സത്യേന പരിഷിഞ്ചാമി അമൃതോപസ്തരണമസി പ്രാണായ സ്വാഹാ അപാനായ സ്വാഹാ വ്യാനായ സ്വാഹാ ഉദാനായ സ്വാഹാ സമാനായ സ്വാഹാ ബ്രഹ്മണേ സ്വാഹാ ബ്രഹ്മണിമ ആത്മാമൃതത്വായ അമൃതാപിധാനമസി. അച്യുതായ നമഃ അനന്തായ നമഃ ഗോവിന്ദായ നമഃ കേശവ നാരായണ മാധവ ഗോവിന്ദ വിഷ്ണു മധുസൂദന ത്രിവിക്രമ വാമന ശ്രീധര ഹൃഷീകേശ പത്മനാഭ ദാമോദര ശുക്ലാംബരധനം വിഷ്ണു ശശിവർണം ചതുർഭുജം പ്രസന്നവദനം ധ്യാജേത് സർവവിഘ്നോപശാന്തയേ. ഓം ഭൂഃ ഓം ഭുവഃ ഓഗും സുവഃ ഓം മഹഃ ഓം ജനഃ ഓം തപഃ ഓഗും സത്യം ഓം തത് സവിതുർവരേണ്യം ഭർഗോ ദേവസ്യ ധീമഹി ധിയോ ജോ നഃ പ്രചോദയാത് ഓമാപോ ജ്യോതിരസോ അമൃതം ബ്രഹ്മ ഭൂർഭുവസ്സുവരോം. മോപാത്ത സമസ്ത ദുരിതക്ഷയദ്വാര ശ്രീ പരമേശ്വര പ്രീത്യർത്ഥം ശ്രൗത സ്മാർത്ഥ വിഹിത നിത്യകർമ്മ അനുഷ്ഠാന യോഗ്യതാ സിദ്ധ്യർത്ഥം ബ്രഹ്മതേജോഭിവൃദ്ധ്യർത്ഥം യജ്ഞോപവീതധാരണം കരിഷ്യേ. യജ്ഞോപവീതധാരണ മഹാമന്ത്രസ്യ പരബ്രഹ്മ ഋഷിഃ അനുഷ്ടുപ് ചന്ദഃ പരമാത്മാ ദേവതാ യജ്ഞോപവീതധാരണേ വിനിയോഗഃ. യജ്ഞോപവീതം പരമം പവിത്രം പ്രജാപതേഃ യത്സഹജം പുരസ്താത് ആയുഷ്യം അഗ്രിയം പ്രതിമുഞ്ച ശുഭ്രം യജ്ഞോപവീതം ബലമസ്തു തേജഃ. ഓം അച്യുതായ നമഃ അനന്തായ നമഃ ഗോവിന്ദായ നമഃ കേശവ നാരായണ മാധവ ഗോവിന്ദ വിഷ്ണു മധുസൂദന ത്രിവിക്രമ വാമന ശ്രീധര ഋഷീകേശ പത്മനാഭ ദാമോദര. ഉപവീതം ഭിന്നതന്തും ജീർണം കശ്മലദൂഷിതം വിസൃജാമി ജലേ ബ്രഹ്മന് വർച്ചോ ദീർഘായുരസ്തു മേ. അച്യുതായ നമഃ അനന്തായ നമഃ ഗോവിന്ദായ നമഃ കേശവ നാരായണ മാധവ ഗോവിന്ദ വിഷ്ണു മധുസൂദന ത്രിവിക്രമ വാമന ശ്രീധര ഋഷീകേശ പത്മനാഭ ദാമോദര.